52 ప్రాణ మనస్సుల్లో ఏది గొప్ప? శ్రీరాముడు, గురుదేవ, ఇక్కడ ఒక చిన్న ప్రశ్న. మీరు ప్రాణవాయువు మనస్సును మింగేసిందని, అందువల్ల మనస్సు పనిచేయడం మానేసిందని చెప్పారు గదా. అంటే మనస్సు ప్రాణానికి లోబడి మాత్రమే ఆలోచనలను చేయగలుగుతుందని అంటారా? మనస్సుకు వేరే స్వంత స్వరూపం లేదంటారా? వశిష్ఠుడు, రామ, దేహము, ప్రాణము, మనస్సు, జగత్తు అనే వాటన్నిటికీ ఆధారభూతమైన అధిష్ఠానం సన్మాత్రమేనని నీకు తెలుసుగదా. అధిష్ఠానమైన రజ్జువును విడదీస్తే సర్పానికి అస్తిత్వం ఏమి ఉంటుంది? అలాగే సన్మాత్రం నుంచి వేరు చేస్తే చిత్త ప్రాణాదులకు అస్తిత్వమే లేదు. వేరు చేయకపోతే అధిష్టానంలోని సత్తా వీటికి సంక్రమించనే సంక్రమిస్తుంది. కాగా ప్రాణంలో కలిసి ఉన్న చిత్రానికే అస్తిత్వం అందనప్పుడు ప్రాణం నుంచి విడదీసిన మనస్సుకు ప్రత్యేకమైన అస్తిత్వం గాని స్వరూపం గాని ఎక్కడి నుండి లభిస్తాయి? బ్రహ్మవేత్తల దృష్టిలో ప్రపంచమంతా బ్రహ్మమే, చిత్తం కూడా బ్రహ్మమే. వారి దృష్టిలో చిత్తం యొక్క మూల స్వరూపం బ్రహ్మమే. ఇక సామాన్యుల విషయంలో వారు పరబ్రహ్మను చూస్తూనే ఇది బ్రహ్మ కాదనుకుంటారు. ఈ విషయం అర్థమయ్యేందుకోసం పరబ్రహ్మ మీద వాళ్లు చేసుకునే అధ్యారోపక్రమం ఎలా ఉంటుందో చెబుతా విను. సృష్టికి పూర్వం శుద్ధ చిన్మాత్రం ఉంది. అది తనమీద మనస్సును ఆరోపించుకుంది. ఆ మనస్సు తనమీద చలనాన్ని ఆరోపించుకుంది. ఈ చలనమే ప్రాణం. ఆ మనస్సు మరో ప్రక్కనుంచి తనమీదకు దిక్కులను, కాలాన్ని ఆరోపించుకుంది. వాటి సహాయంతో ప్రపంచం మొత్తాన్ని తనమీద ఆరోపించుకుంది. దాంతో ఇక ప్రపంచ వ్యవహారం సాగిపోతూ ఉంటుంది. ఇదంతా ఏదో నేను చేస్తున్న కల్పన అనుకోకు. ప్రాణీకృత స్వయమేం నను చేతసాత్మా దేహీకృత స్త్రీభువనీకృత ఏవ నాద్యః దేహీకృత స్వవపురేవ గరీకృతశ్చ స్వప్నేషు కల్పితపురీష్వనుభూతమేతత్ నీ డోట్ ఉట్స 1:38 శ్లోక 37. ఈ శ్లోకంలో నాద్యహ అనే చోట్ల వాల్మీకి మహర్షి ఒక మెలిక పెట్టాడు. ఇక్కడ నా ఆద్యహ అని పదవిభాగం చేయాలి. ప్రథమ జీవి అని అర్థం. నీ స్వప్నానికి ప్రథమ జీవి ఎవరు? నువ్వే. నువ్వు నీ ఆయసర్వ్ 100 స్వప్నంలో మరో ప్రాణివయ్యావు. ఎలా అయ్యావు? నీ మనస్సే నిన్ను, నీ ఆత్మను అక్కడి ప్రాణంగా మార్చింది. ఆ ప్రాణం గల దేహంగా నిన్నే మార్చింది. ఆ దేహం చుట్టూ గల ప్రపంచంగా కూడా నిన్నే మార్చింది. కనుక ఎవడైతే స్వప్నలోకపు దేహంగా మార్చబడ్డాడో వాడే అక్కడి కొండగా కూడా మార్చబడ్డాడు. రకరకాల నగరాలను, ప్రజలను కల్పించి చూపించే స్వప్నాలలో ఇలాంటి పద్ధతి అంతా నీకు అనుభవంలో ఉన్న విషయమే. దీన్నే నేను కొంచెం క్రమబద్ధీకరించి అధ్యారోప క్రమంగా వర్ణించాను. అంతే తప్ప ఇది నా కల్పన కాదు. కనుక రామ, ఈ ప్రపంచం అంతా చిత్త కల్పితం అని తేలిపోతోంది. ఆ మనస్సు పరబ్రహ్మ మీద ఆరోపితమై ఉంది. అందువల్ల పరబ్రహ్మ కంటే భిన్నంగా చిత్రానికి స్వతంత్ర స్వరూపం ఒకటి ఉండడానికి వీలేదు. అయితే నీ ప్రశ్నలో మనస్సు యొక్క మననశక్తి ప్రాణానికి అధీనమై ఉంటుందా ఉండదా అనే అంశం ఒకటి ఉంది. చిత్తం సర్వసామాన్యంగా ప్రాణానికి అధీనమే. అయితే అధ్యారూప క్రమంలో మాత్రం మొదటిది మనస్సే. ఈ మనస్సే ప్రాణాన్ని తెచ్చి తన నెత్తిమీద పెట్టుకుంటుంది. పెట్టుకున్నాక ఆ ప్రాణం రాజ్యమేలటం మొదలు పెడుతుంది. అయినా జాగ్రత్ స్వప్నదశల్లో మనస్సు ప్రాణము పోటీపడి సమప్రధానంగానే పనిచేస్తాయి. సుషుప్తి దశ వచ్చేసరికి మాత్రం చిత్తం బలహీనపడి ప్రాణమే ప్రధానమైపోతుంది అని నువ్వు గ్రహించాలి. శ్రీరాముడు జాగ్రత్ స్వప్నాలలో పట్టుబట్టి పోటీపడ్డ మనస్సు సుషుప్తి దశలోకి వచ్చేసరికి ఎందుకు ఓడిపోవాలి? వశిష్ఠుడు, 10 ఓడిపోవడం కాదు. నిజానికి మనస్సే ప్రాణాన్ని సృష్టిచేస్తుంది. కనుక మనస్సే ప్రధానం. కానీ అది సుషుప్తి దశ ప్రారంభమయ్యే సమయానికి బాగా అలసిపోయి ఉంటుంది. గనుక విశ్రాంతి కోసం తాత్కాలికంగా ప్రాణానికి ప్రాధాన్యాన్ని అంగీకరిస్తుంది. ఈ విషయం మరికొంత వివరిస్తాను, విను. చిత్తమేవ జగత్కర్తృ సంకల్పేతి యద్యథా అసత్సత్సదశ్చైవ తత్తథా తస్య తిష్ఠతి ని ఉస 139 శ్లో 1. రామా, ఈ ప్రపంచం మొత్తానికి కర్త చిత్తమే. ఇది దేన్ని సంకల్పిస్తే అది అలా అవుతుంది, ఇది సత్య అనుకుంటే అది సత్తే అవుతుంది, అసత్తు అనుకుంటే అసత్తే అవుతుంది, సదసత్ అనుకుంటే సదసత్తే అవుతుంది. ఇక్కడ సత్ అంటే జాగ్రత్ ప్రపంచం లాగా వ్యావహారికం, అసత్ అంటే స్వప్నం లాగా అసత్యం, సదసత్ అంటే ముత్యపు చిప్ప మీది వెండి ముద్దలాగా ప్రాతిభాసికం. ఇలా ఎలా కావాలనుకుంటే అలా ప్రపంచ సృష్టి చేసే చిత్తం. నాకు ప్రాణం కావాలి, ప్రాణం లేకపోతే నేనుండలేను అని సంకల్పిస్తుంది. అందుచేత అప్పటినుంచి అది ప్రాణానికి లోబడి జీవిస్తూ ఉంటుంది. శ్రీరాముడు అలా అయితే నిద్రపోయేవాడి ప్రాణం వాడి స్వప్నంలోకి ప్రవేశించజాలదుగదా. అంటే అక్కడ ప్రాణం లేని మనోవ్యాపారం ఉన్నట్టే గదా. అలాగే ఊహాలోకాలలో పగటి మేడలు కట్టే సమయంలో కూడా ప్రాణ సంపర్కం లేని మనోవ్యాపారం కనిపిస్తోంది గదా. మరి మీరు ప్రాణం లేకపోతే మనస్సే ఉండజాలదంటున్నారేమిటి? వశిష్ఠుడు స్వప్నంలోగాని మనోరాజ్యంలోగాని ప్రాణస్పర్శ లేదని ఎందుకు అనుకోవాలి? ఈ జాగ్రద్దశలో ఉన్న ప్రాణం ఎలా వచ్చింది? చిత్త కల్పన చేతనే గదా. అలాగే ఈ చిత్రం స్వప్న రూపంలోగాని మనోరాజ్య ఆయసర్ 101 రూపంలోగాని ఒక దేహాన్ని సృష్టి చేసుకుందంటే అలాంటి ప్రతిచోటా ప్రాణాన్ని కూడా సృష్టి చేసుకోనే చేసుకుంటుంది. అందుచేత స్వప్నాది స్థానాలలో ప్రాణం స్పర్శ లేదనుకోవడం తగదు. అందుచేతనే జాగ్రత్ జీవుడైనా స్వప్న జీవుడైనా మనోరాజ్య జీవుడైనా ఎవడైనా సరే చిత్తం చేత సృష్టింపబడిన వారందరూ చిత్తానికి ప్రాణానికి దేహానికి బద్ధులయ్యే ఉంటారు. అంటే నేనే దేహాన్ని, నేనే ప్రాణాన్ని, నేనే చిత్తాన్ని అనే దృఢ నిశ్చయంలో ఉంటారు. కనుకనే ప్రతివాడి మనస్సు తన ప్రాణాన్ని దేహాన్ని అమితంగా ప్రేమిస్తుంది. దేహానికి బాధ కలిగితే వాడి ప్రాణానికి కూడా బాధ కలిగినట్లుగా వాడి మనస్సు భావించేస్తుంది. అందువల్లనే అప్పుడు ప్రాణాధీనమైన ఇంద్రియాలు కూడా విలవలలాడిపోతాయి. మనస్సుకు లౌకిక విషయ జ్ఞానం కలగాలన్నా లేక తత్వజ్ఞానమే కలగాలన్నా చిత్త ప్రాణాలకు సామరస్యం కావాలి. అవి రెండూ పరస్పరం రథ సారథుల వంటివి. అంటే మనస్సు ప్రాణాన్ని రథంగా చేసుకుని తాను సారథై ముందుకు పోతుంది. అలాగే ప్రాణం మనస్సును రథంగా చేసుకుని తాను సారథై ముందుకు పోతుంది. శ్రీరాముడు అందరి జీవులలోనూ ఇది ఇలాగే ఎందుకు జరగాలి? వశిష్ఠుడు సృష్టి ప్రారంభంలో హిరణ్యగర్భుడు దానిని అలా సంకల్పించాడు. అందుచేత ఆ నియమం ఈ సృష్టి ఉన్నంత కాలము తప్పదు. దానినే నియతి అని స్వభావమని మనం పిలుస్తున్నాం. శ్రీరాముడు ఈ చిత్త ప్రాణాలు ఎప్పుడూ సమప్రాధాన్యంతోనే సాగుతూ ఉంటాయా? వశిష్ఠుడు కాదు, చిత్త ప్రాణాలు సమంగా పనిచేస్తుంటే అది జాగ్రదావస్థ. ప్రాణవ్యాపారం తగ్గి చిత్త వ్యాపారం ప్రబలంగా ఉంటే అది స్వప్నావస్థ. చిత్త ప్రాణాలు రెండూ గన్నగిల్లిపోతే అది సుషుప్తి అవస్థ. ఆ ఒక్కొక్కప్పుడు దేహంలో ఉండే నాడుల్లో అన్నరసాదులుగాని పిత్తాది ధాతువులుగాని అడ్డంపడి ప్రాణ సంచారానికి ఇబ్బంది కలుగుతుంది. అప్పుడు ఆ ప్రాణం ఏదో ఒక మూల ఇరుక్కుపోయి ముద్దలాగా అయిపోతుంది. అది జడప్రాయమవుతుంది. ఆ దశలో అది చిత్తానికి తన సహాయాన్ని అందించజాలదు. అందువల్ల మనస్సు కూడా ముద్దుబారిపోతుంది. అలాంటి స్థితిలో కూడా జీవుడికి సుషుప్తి దశ వస్తూ ఉంటుంది. అందుకనే కడుపు నిండా అన్నం తిన్నా లేక అసలే అన్నమ్మా అని ఖాళీ కడుపుగా ఉన్నా కూడా ఇలాంటి స్థితి సంభవిస్తూ ఉంటుంది. శ్రీరాముడు బాగుంది గురుదేవా, ఇంతకు ఆ వ్యాధుడికి గురువైన మహర్షి తన యోగానుభవాలను చెబుతున్నాడు గదా. ఆయన సుషుప్తిదశ పరిశీలన దాకా వచ్చాడు గదా. ఆ తరువాత ఏం జరిగింది?